బ్రహ్మవాదినా వదంత్యర్థరహవేగం క్షిప్రోక్షేనాపయతి బ్రహ్మణేతి బ్రూయాదర్కేవేగం క్షిప్రోక్షతి బ్రహ్మణాపయ్మాపరి ప్రోక్షతి మేధ్యమే వైన కరోతి వేదిం ప్రోక్షతృక్షావాగేషాలోమకా మేధ్యాయద్వే ధర్మేభ్యా మే వైనా కరోతి దివే త్వాంతరిక్షాయ పృథివ్యేతి బలిరాధాభ్య ప్రోక్షత్తేభ్యగేవైనల్లోకేభ్య ప్రోక్షతి క్రూరమివ వాగేతత్కరోతి యత్క్షణత్యపో నినయతి శాంతి పురస్తాత్ ప్రస్తరం గృహ్ణాతి ముఖ్యమే వైనం కరోతీయంతం గృహ్ణాతి ప్రజాపతినా యజ్ఞముఖేన సంవితం బలిస్తృణాది ప్రజావే బలి పృథివీ వేది ప్రజాగేవ పృథివ్యాం ప్రతిష్టాపయత్యనది దృష్టగ్యస్తృణాది ప్రజయైవైనం పశుభిరణదృష్టం కరోత్యుత్తరం బలిష ప్రస్తరగంహాదయతి ప్రజావే బలిజమాన ప్రస్తరో యజమానమేవాయజమానాదుత్తరం కరోతి తస్మాద్యజమానో యజమానాదుత్తరోంతర్దధా దివ్యావృత్యానక్తి హవిష్కృతమేవైనగం సువర్గం లోకం గమయతి త్రేధానక్తిత్రయమే లోకాగేభ్యగేవైనం లోకేభ్యో నక్తిన ప్రతిశృణాది యత్ప్రతిశృణీయాదనోద్బ్రహ్మాపుకం యజమానస్య స్యాదుపరేవ ప్రహరత్యుపరేవ యసు వర్గో లోకో నియచ్చతి వృష్టిమేవాస్మై నియచ్చతి నాత్యగ్రం ప్రహరేద్యదత్యగ్రం ప్రహరేదత్యాధారణ్యర్యోర్నాశుకాస్యాన్న పురస్తాత్ ప్రత్యస్యేభ్య పురస్తాత్ ప్రత్యస్యేత్ సువర్గాల్లోకాద్యజమానం ప్రతినుదే ప్రాంతం ప్రహరతి యజమానమేవ సువర్గం లోకం గమయతి న విష్పంచం వియుజాద్యద్విష్పంచం ర్ధముద్యోగోద్యోర్ధమివై పుంస పుమానేవాస్య జాయతే యేణ లోపేణ వాయోయుప్యేతృతిరేవాస్య సాహస్తేన యోయుప్యతే యజమానస్య గోపీఠాయ బ్రహ్మవాదినా వదంతి కిం యజ్ఞస్య యజమాన ఇది ప్రస్తరయతి తస్యక్వసు వర్గో లోక ఇత్యాహవనీర ఇది బ్రూయాద్యత్ప్రస్తరమాహవనీయే ప్రహరతి యజమానమేవ సువర్గం లోకం గమయతి వివాహేతద్యజమానో దిశతే యత్ప్రస్తరం యోగ్యంతే బరిహిరణ ప్రహరతి శాంత్యానారంభణ ఇవ వాగేతశ్చద్భర్గస్తయేశ్వరో వేపనో భవితోర్ధ్రువాసీ దీమామభిమృశదీయం వై ధ్రువాస్యామేవ ప్రతిష్ఠతి న వేపనో భవత్యగా నగ్నేదిత్యాహయద్బ్రూయాదగన్నగ్నిత్యగ్నాభగ్నింగమయేందర్యజమానగం సువర్గాల్లోకాద్భజేదగన్ నిత్యేవ బ్రూయాద్యజమానమేవ సువర్గం లోకం గమయతి అగ్నేస్త్రయోజ్యాయాగం సోభ్యాతర ఆసంతే దేవేభ్యో హవ్యం వహంత ప్రామీయంత సోగ్నిరభిభేదిత్థం వావస్యార్థిమారిష్యతేతి సలిలాయతసోపప్రావిషత్తం దేవతా ప్రైషమేచ్ఛందం వచ్చ ప్రాబ్రవీ తమశపద్ధిగాధిగా త్వావధ్యా సుర్యో మా ప్రావోచయతి తస్మాన్ మచ్చంధిగాధియా ఘ్నంతి శబ్దో హితమన్వమి ంతమబ్రువన్నుపనావర్తస్వహ్యన్నోహేధ్వరం వృణేయదేవృహీతస్యాహుతస్య బహిపరిధిస్కందాత్తన్మే భ్రాతృణాం భాగధేయమసృజతి తస్మాద్గృహీతస్యాహుతస్య బహిపరిధిస్కందరితేనాగధేయంతానేవ తేన ప్రేణాది పరిధీన్ పరిదధాది రక్షసామపహత్తే సద్గస్పరిశయతి రక్షసామనన్మవచారాయన పురస్తాత్పరిదధాత్యాదిత్యోచ్చేవోద్యం పురస్తాద్రక్షాగస్య వహంత్యోర్ధ్వే సమిధా వా దధాత్యుపరిష్టా దేవరక్షాగస్య వహంత్యయజుషాన్యాం తోష్ణేమన్యాం మిథునత్వాయద్వే ఆదధాది దివాగ్నిజమాన ప్రతిష్ఠిత్యే బ్రహ్మవాదినా వదంతి సత్వైయజే తయో యజ్ఞస్యార్త్యావసీయాంశ్చాది భూపదయే స్వాహా భువన పదయే స్వాహా భూతానాం పదయే స్వాహేతి స్కందమనుమంత్రయేత యజ్ఞస్యైవ దదార్త్యా యజమానోవసీయాన్ భవతి భూయసే దేవతా ప్రేణాదిజామివాహేతద్యజ్ఞస్య క్రియతే యజన్వంచో పురోడాశా ఉపాగుంసి యాజమంతరాజిదత్యదామిత్వాయాసోమిషనత్వాయాగ్రముష్మల్లోకాదిస్మిన్ తే దేవ అబ్రువన్నే తేమో విపర్యోహామే చందార్జేన దేవా అగ్నిముపామంత్రయంతరాజ్యేన పితరో యమంతస్మాదగ్గర్దేవానామన్నాదోయమపితృణాగం రాజాయేవం వేద ప్రరాజ్యమన్నాద్యమాప్నోది తస్మాదేతద్భాగధేయం ప్రాయచ్ఛన యదగ్నయే స్పృష్టకృతే వద్యంతి యదగ్నయే స్పృష్టకృతే వద్యతి భాగధేయేనైవ తద్రుద్రగం సమర్థయతి సకృచ్ఛకృతవద్యతి సకృతి ఉత్తరార్ధాదవద్యేషావే రుద్రస్య జిక్ష్వాయామేవ దిశ రుద్రం నిరవదయతే దురభిఘారయతి చతురవద్యస్యాప్త్యై పశవో వే పూర్వా ఆహుతయ ఏష రుద్రోగిరగ్నియత్పూర్వా ఆహుతేరభిజుభుయాద్ దుర్గ్రాయ పశూనపి దధ్యాద పశుర్యజమానస్యాద జిహాయ పూర్వా ఆహుతేర్జుహోతి పశూనాం గోపీషాయ మనఃపృథివ్యాయమేక్షత్సఘృతం నిషిష్టమవిందత్సోబ్రవీత్ కోశేశ్వరో యజ్ఞే వికర్తోరితావ్రూతాం మిత్రావరుణౌ గోరేవామీశ్వరౌ కర్తో స్వయదితౌ తోగాగుం సమేరయతాగుంసాయ ప్రయత్రణ్యక్రామత్తతో ఘృతమపేద్య తస్మాద్ధృతమద్యుచ్యతే తదస్యై జన్మోపభూతగం రసంతరగం సహ పృథివ్యే హేయం వేరథంతరమిమామే సహాన్నాద్యేనోపక్వయద ఉపభూతం వామదేవ్యం సహాంతరిక్షేణేత్యాహ పశవో వై వామదేవ్యం పశూనేప సహాంతరిక్షేణోపక్వయద ఉపభూతం బృహత్సహదివేత్యాహైరం వై బృహదిరామేవ సహ దివోపక్వయద ఉపభూతా సప్తహోత్రాదిత్యాహోత్రాగేవోపక్వయద ఉపభూతా ధేనుః సహరిభే ేత్యాహమిథునమేవోపక్వయద ఉపభూతో భక్షస్తఖేత్యాహ స్వామపీ సమేవోపక్వయద ఉపభూత ఇత్యాహాత్మానమేవోపక్వయత ఆత్మాహ్యుపభూతానాం వసిష్ఠయిడాముపక్వయతే వశవో మాయిడా పశూనేవోపక్వయతే చతుర్పక్వయతే చతుష్పాదోహి వశవో మానవీత్యాహ మనుష్యేతామగ్రే పశ్యద్భృతపదీత్యాహయదేవాస్యై పదాద్భృతమపేజ్య తస్మాదేవ మాహమైత్రావరుణేత్యాహ మిత్రావరుణౌ హ్యేనాగం సమేరయతాం బ్రహ్మదేవోదమిత్యాహ బ్రహ్మైవోపక్వయతే దైవ్యాధ్వర్యవుపభూతా ఉపభూతా మనుష్యా ఇత్యాహ దేవ మనుష్యానేవోపక్వయతేమై యజ్ఞమవానియ యజ్ఞపతిం బద్ధా నిత్యాహ యజ్ఞాయ చైవ యజమానాయ చాషమాశా ఉపభూతేద్యావా పృథివీ ఇత్యాహద్యావా పృథివీ ఏవోపక్వయతే పూర్వజేతావరీ ఇత్యాహ పూర్వజేత్యేతేతావరీ దేవీ దేవపుత్రే ఇత్యాహ దేవీత్యేతే దేవపుత్రే ఉపభూతో యజమాన ఇత్యాహ యజమానమేవోపక్వయత ఉత్తరస్యాం దేవయజ్ఞాముపభూతో భూయదేహ విష్కరణ ఉపభూతో దివ్యధామన్ముపభూత ఇత్యాహ ప్రజావాముత్తరా దేవయజ్ఞా పశవో భూయోహ విష్కరణగం సువర్గో లోకో దివ్యంధామేదమసేద యజ్ఞస్య ప్రియం ధామోపహ్వయతే విశ్వమస్య ప్రియముపహోదమిత్యాహాచంబట్కారమేవోపహ్వయతే పశవో వాయిడా స్వయమాదత్తే కామమేవాత్మనా పశూనామాదత్తే లక్ష్యన్నః కామం పశూనాం ప్రయచ్చతి వాచస్పదయే త్వాహుతం ప్రాష్ఠామేత్యాహ వాచమేవ భాగధేయేన ప్రేణాది సదసస్పదయే త్వాహుతం ప్రాష్ఠామేత్యాహ స్వగాగృత్తే చతురభక్తం భవతి హవిర్వే చతురభక్తం పశవశ్చతురభక్తం యద్ధోతా ప్రాష్ఠే ర్చేద్ధుయాద్రుద్రాగ పశూనపి దాతపశుర్యమానస్యాద్వాచస్పదే త్వాహుతం ప్రాష్ఠామీత్యాహ పరోక్షమేవేన జ్యోతిసస్పదే త్వాహుతం ప్రాష్ఠామీత్యాహ స్వగాగృత్యై ప్రాశ్నంది తీర్థగేవ ప్రాశ్నంది దక్షిణాం దదాది తీర్థగేవ దక్షిణాం దదాది వివారేతద్యజ్ఞం ఛిందంతి మధ్యద ప్రాశ్చంత్యర్మాజయంతావో వై సర్వా దేవతాభిరేవ యజ్ఞం సంతం వంది దేవామీ యజ్ఞాద్రుద్రమంతరాయన్ స్వయజ్ఞమవిధ్యత్తం దేవా అభిరమగచ్చంత కల్పనాన్న ఇదమితి బ్రువన్ సృష్టం వైన ఇదం భవిష్యతి యదిమగం రాధయిష్యామయితి తృష్టకృతృష్టకృత్తం నిరగ్రంథనియమేన సంవిధం తస్మాద్యమమాత్రమవద్యేద్యజ్జాయో వద్యే ద్రౌపయేత్తద్యజ్ఞస్య యదుపజస్తృణీయాదభిజఘారయేదుభయదస్తగ్రస్వాయుపుర్యాపదాగాభిఘారయరిద్విశ్వం పద్యతేర్ద్యమాద్యజమాన ప్రతిష్ఠిత్తేయచ్చిరష్టీనమతిహరేతనభివిద్ధై యజ్ఞస్యాభివిద్ధేనగ్రేణ పరిహరతిర్చేనైవ పరిహరతి తత్పూష్ణే పర్యహరం తత్పూషా ప్రాశ దతోరుణస్మాషా ప్రవిష్టభాగో దంతగోహితం దేవాబ్రువన్వివా అయమార్ధ ప్రాశిత్రియో వా అయమభూతి బృహస్పతయే పర్యహరన్ స్వామిభే బృహస్పతిరిత్థం వావస్యమారిష్యతేతి సగేతం మంత్రమపశ్యత్సూర్యస్య త్వాచక్షుషా ప్రతిపశ్యామీత్యబ్రవేన్న హి సూర్యస్య చక్షుర్కించన హినస్తి స్వామిభే ప్రతిగృహంతం మాహికం శిష్యతేతి దేవస్య త్వాసమిదః ప్రథమేష్మినాద్ బాహుభ్యాం పోష్ణాహస్తాభ్యాం ప్రతిగృహ్ణామీత్యబ్రవేత్సమిదః ప్రసూతయే వైన బ్రహ్మణా దేవతాభిః ప్రత్యగృహ్ణాత్ స్వామిభే ప్రాశ్నంతం మాహికం శిష్యతేత్యగ్నే స్వాస్యేన ప్రాశ్నామీత్యబ్రవేన్న హ్యగ్నేనాత్యం కించన హినస్తి స్వామిభే ప్రాశితం మాహికం శిష్యతే బ్రాహ్మణస్యోదరేణేత్యబ్రవేన్న హి బ్రాహ్మణస్యోదరం కించన హినస్తి బృహస్పతే బ్రహ్మణే దిశ హి బ్రహ్మిష్ఠోపవాగే తస్మాత్ ప్రాణాక్రామంతి ప్రాశిత్రం ప్రాశ్నాభ్యర్మాజ్ఞా ప్రాణాన్ సంవృశతే మృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యథా స్థానముపక్వయతే అగ్నిధాదధాత్యగ్నిముఖానేవత్వేణాది సమిధమాదధాత్యుత్తరాధామాహుదీనా ప్రతిక్షేత్యా అసో సమిద్వత్యేవ జుహోతి పరిధిం సంవాక్తి పునాత్యేవైనాం సకృత్సకృత్ సంవాక్తి పరాయి వక్త్యే తర్హి యజ్ఞశ్చతుస్సంపద్యతే చతుష్పాద పశవ పశూనేవావరుంధే బ్రహ్మన్ ప్రస్థాస్యామయుత్యాహ ప్రవాగే తర్హి యజ్ఞశ్రుతో యత్ర బ్రహ్మాయ ప్రైవ యజ్ఞశ్రుతస్తేన ప్రమీవే ద్వే మనస్యాధ్యక్షేష్ణాధీరక్తిమాన్ వాసీతాసం వృత్తో యజ్ఞస్యాత్ ప్రతిష్ఠేత్యేవ బ్రూయాద్వాజువే యజ్ఞశ్రుతో యత్రైవ యజ్ఞశ్రుతస్తేనగుంసం ప్రయచ్చతి దేవ సవితరేదత్తే ప్రాహేత్యాహ ప్రసో బృహస్పతిర్బ్రహ్మేత్యాహ సహి బ్రహ్మష్ఠస్థ యజ్ఞం పాహి స యజ్ఞపదం పాహి సమాం పాహేత్యాహ యజ్ఞాయ యజమానాయాత్మనేభ్యేవాశ్రమాశాస్తేనాశ్రావ్యాహ దేవాన యజేత బ్రహ్మవాదినా వదంతేష్టా దేవత అథ కథమగేతే దేవాయి నిషన్ భాగం సీతి బ్రూయాద్గాయత్రి ృప్భంజగదేవిథో ఖల్వాహుభ్రాహ్మణావేషందాంసేదితానేవతేవానాష్టా దేవత ఆసన్నథాగ్రన్నోదజ్వలత్వం దేవా ఆహుదేభిరణో యాజేష్ంధనయదనో యాజానయత్యగ్నిమే దత్తమింధగేదుర్వై నామాధురాజేతమృందయద్భ్రూజాచేతృద్యావాపృషి భద్రమ భోజిత్తేనదుమేవాధునైయజ్ఞస్యాభిరంగమయేదిదంజావాపృథివీభద్రమభోజిత్తేనభ్రూయాద్విరమానమేవయజ్ఞస్యాభిరంగమయత్యార్థతోక్తవాచముదనమో వాచమిత్యాహేతమరాచ్మేదివాపృథివ్యోరిత్యాహ్యావాపృథివ్యోరియజ్ఞముపశ్రుతవోమన్వతిజమానద్యావాపృథివీ ేయ్రూయాత్సోపావసానాస్పథ్యవసానాజే ప్రమాయుకో యజమానస్ జలాహి ప్రమీయతే క్షేమాముపావస్థోపచరణాజస్పథిచరణాజ్రూయాద్వరీయసే దేవాస్మైవ్యోగిమాధాస్తేన ప్రమాయుకో భవతి తయోరావిద్యగ్నిజగం హవిరజుషదేత్యాహయా అయాక్ష్మదేవతాస్తారే ధామే దివా వై తదాహయన్నర్దిశేత్యసేద్గచ్చేదాసాయమానో సా విద్యాహ్యశ్యైనకం సువర్గం లోకం గమయత్యాయురాధాస్తే సుప్రధాత్మమాశాస్తమే వైతమాశాస్తే సజాతమనస్యామాశాస్తాహ ప్రాణావేత జాత ప్రాణమేవ దేవో దేవేభ్యో వనతే వయమగ్నేర్మానుషాయిత్యాహ్యద్దేవేభ్యో మనుతే వయం మనుష్యేభ్యై దివాదేహ గర్వామస్తేదం చ నమో దేవేభ్యైత్యాహయాశ్చైవ దేవతాయజనతాభ్యగేవ భయేభ్యో నమస్తాత్మనో నాభ్యై దేవామీయజ్ఞస్య స్వగాకర్తారన్నాభిందంతే సంయం బార్హస్పత్యమబ్రువన్మన్నో యజ్ఞ స్వగాకుర్మితి సోబ్రవీద్వరం వృణేయ దేవాబ్రాహ్మణోక్తో శ్రద్ధానో యజాతే సామే యజ్ఞశ్చాశీరసరిస్మాజ్జద్బ్రాహ్మణోక్తో శ్రద్ధానో యజతే సంయమేవ తస్య బార్హస్పత్యం యజ్ఞశ్చాధే ్రవేత్కి ప్రజాయాపగురాతై శతేన యాతయాద్యో నిహనత్ సహస్రేణ యాతయాద్యో లోహితం కరభద్యావత ప్రస్కద్య పాగుంసోన్ సంగృహావత సంవత్సరాన్ లోకన్న ప్రజానాదిస్మాత్ బ్రాహ్మణా జనాపగురే జన నిహన్యాలోహితం కురయాదేతావతాహైన సాభవతి తచ్చయ్యో రావృణేమహరి హయజ్ఞమే తత్సకాకరోతి తచ్చయ్యో రావృణేమహిత్యాహ సంయమే బార్హస్పత్యం భాగధేయేన సమర్థయతి గాతుయ్యజ్ఞాయ గాతుయ్యజ్ఞవదయిత్యాహాసిషమేతామాశాస్తే సోమంగ్యజతిరేతగేవ తత్ప్రధానిత్వష్టారంగ్యజతిరేతగేవ హితం దష్టారూపాణి వికరోతి దేవానాం పత్నేయజమిషనత్వాయాగ్ర్యం గృహపదంగ్యజతి ప్రతిష్ఠి ఏతద్యజ్ఞస్య క్రియతే యజాజ్యేన ప్రయాజాయుజ్యంత ఆజ్యేన పత్నే సంయాజాచమోచ్చపత్నేయాజానామృతాయత్యజామిత్వాయాసోమిషనత్వాయ పంక్తి ప్రాయణో వై యజ్ఞ పంక్తిలయన పంచ ప్రయాజాయుజ్యంతే చత్వార పత్నే సంయాజాస్వమిష్టయజ పంచమం పంక్తిమేవార ప్రయంతి పంక్తిమనోర్జంతే యుక్ష్వాగిదే బహూతమాగం అశ్వాగం అగ్నేరీరివ విహోతా పూర్వ్యస్పద ఉదనో దేవదేవాగం అచ్చాగోచో విదుష్టర స్వర్గశ్వాగృధి త్వగం హయజ్య విష్ఠదూనవాహుత విదామాయజ్ఞయో భువ అయమగ్నిసహస్రిణో వాజస్తిహస్పతి మూర్ధాగవీరగీనా తన్నేమి మృభవో యథానమస్వసహోదిభిః నేదీయో యజ్ఞమంగిర తస్మై నోనమభిద్యే వాచాభిరూపనిత్యయ వృష్ణేజోదస్వతుష్టుతిం కముష్మిదస్యతేన యాజ్ఞేరపాకచక్షసః పరింగోషుస్తరామహే మానో దేవానాం విశః ప్రశ్నాదీరివోస్రాః కృషన్నః సులగ్నియాః మానః సమస్య దోఢ్యః పరిద్వేషసో అగంహతిః ఓర్మిర్ననామవధీత్ నమస్తే అగ్నిమోజసే గృణంతి దేవగృష్టయః అమీరమిత్రమర్దయా కుమిచ్చునో గవిష్టయేగ్నే సంవేషిశోరయం ఉరుకృణస్కృతి బాలో అస్మిన్మహాధనే పరాభర్భారభృద్యథ సంవర్గగుంసగం రయంజయ అన్యమత్మద్భియా ఇయమగ్నే విషక్తుదుక్షుణా బద్ధానో అమవచ్చవః యస్యాజుషన్నమస్మినశ్చ మే మధుర్ముఖస్య వా సంఘేరగ్నిర్వృధావతి పరస్యాధిసంవతో వరాగుం అభ్యాతర యత్రాహమస్మితాగుం అవ విద్వాహితే పురా వయమగ్నే పితుర్యథావతః అథాదే దుమ్నమీమహే యముగ్రైవశర్యః దిగ్మసంగో నవగుంసకః అగ్నే పురోరోజిథ సఖాయస్తంభ సంయం చమిషగ్స్తోమం చాగ్నయే పరిశిష్టాయ క్షితేనామోర్జోనత్రే సహస్వదే పరుం సమిద్యువదే విషన్నగ్నే విశ్వాన్య విహస్పదే సమిధ్యతే సమావసూన్యాఫల ప్రజాపదే సవే సోమాభూషణేమో దేవో ఉషంతస్వాహవామహ ఉషంతః సవిధీమహి ఉషన్ను శత ఆవహ పితేన హవిషే అర్తవే తగుంసభ ప్రతిగితో మనీషాత్తగుంరజిష్ఠమనునేషి పంథా తవ ప్రణీతే పితరో నిందో దేవే షత్రమభజంతి ధీరాః త్వయా హిన పితర స్వామపూర్వే కర్మాణి చక్రప్లవమానధీయాః వన్వన్న పాద పరిధీ గౌరపోర్ణవీరేభిరశ్వైర్మఘవా భవానః పగుంసామ పితృభిః సంవిధానో నిద్యా వా పృథివీ ఆచరంథ తస్మై దగిందో హవిషా విధేమ వయజ్ఞశ్యామపదయోరీణాం అగ్నిష్పాత్తాస్పితరయే అగచ్చద సదస్వదస్వదతు ప్రణీతయః అత్తాహమేకం విప్రయతాని బలిహిష్యథా రేకం సర్వవీరం దధాతన బలిహిషద పితరభూత్యర్వాగిమావో హవ్యాచకర్మాజుషధ్వం తాగదావసాశంతమేనాథాత్మభ్యగం సంయోరపో దధాత ఆహం పితరేం సువిదత్రాగం అవిచ్ఛిన పాదం చ విక్రమణం చ విష్ణోః పరిషదో స్వదయాృతస్య భజంత విత్వస్తయ్యాగమిష్ఠాః ఉపభూతా పితర సోమ్యాసో బరిహిష్యేషు నిజషు ప్రియేషు తాగమంతతయః శ్రువంతసి బ్రువంతు తే అవంతస్మాన్ ఉదీరామవరముత్పరాశమున్మధ్యమా పితర సోమ్యాసః అసంయీయోజ్ఞాస్తేనోవంతు పితరో హవేషు ఇదం పితృభ్యో నమో హస్తే పూర్వాసోయ ఉపరాధయీయో ఏ పార్థివేరజస్యానిషత్తాయే వా నూనగం సువృజనాసు విక్షు అథాయథాన పితర పరాశ ప్రత్నాసో అగ్రతమాశుషాణాః సుచేతయంతేసి విముక్తశాతః క్షామాభిందంతో అరుణేరవ్రన్ ఇదగ్నే గవ్యవాహన పితృనివృత ప్రజహవ్యాని వక్షసి దేవేభ్యశ్చ పితృభ్యమగ్నేతో జాతవేదో భాగ్యాని సులభేణి కృత్వాదాభ్య స్వశజాతే అక్షన్నద్భిత్వందేవ ప్రయతాహవేగుంషి మాతరే కవ్యైర్యమో అంగిరోభిర్బృహస్పతిర్వృధాన యాగశ్చ దేవాసుర్గే చ దేవాన్ స్వాహాన్యే స్వధజాన్యే వదంతి ఇమయ్యమప్రత్తరమాహిరీదాంగిరోభిః పితృభిః సంవిధానః ఆత్మంత్రాః క్రమిషస్తావహంతేనారాజన హవిషామాదయస్వ అంగిరోభిరాగై యజ్ఞయభిర్యమదై రూపైరిహమాదయస్వ వివస్పందకం హుభేయ పితాయజ్ఞే బలిహిష్యానిషద్యా అంగిరసో న పితరో న భగ్వా అథర్వానాభృగవ సోమ్యాద భయగం సమతో యజ్ఞయా నామే సో మనసే స్యామా. ఓం ద్వితీయకాండ సమాప్తః. ఓం ప్రజాపతిరకామయత ప్రజాసృజేయేతి సతపోతప్యత సర్పానసృజత సోకామయత ప్రజాసృజేయేతి సద్వితీయమదప్యత సవజాజస్య సృజత సోకామయత ప్రజాసృజేయేతి సతృతీయమదప్యత సగేతం దేక్షిత వాదమపశ్యత్తమవదత్తతో వైన ప్రజాసృజత యత్తపస్తత్వాదేక్షిత వాదం వదతి ప్రజా ఏవ తద్యజమానసృజతే ేధ్యం పశ్యత్యపాస్మాక్షాక్రామీలమస్యహరోగ్యేత్యబద్ధం మనో దరిద్రం చక్షుస్వోర్యోజ్యోతిశాఖశ్రేష్టో దీక్షేమాహాదేరిత్యాహనాస్మాక్షాభక్రామదినాశ నీలం నహరోగ్యేద్వైదేక్షితమభివర్షతి దివ్యాపోషా ోజోబలం దీక్షాంతమోస్తర్భ్యంచుందేర్బలం ధత్తౌ జోధత్త బలం ధత్త మామే దీక్షాం మాదపో నిర్వధిష్టేత్యాహైతదేవ సర్వమాత్మం ధత్తేనాస్యౌ జోబలన్న దీక్షాన్నదపో నిర్భ్యం జగ్గర్వే దీక్షితస్య దేవదాసోస్మాదేతరిహి తిరగి భయరిహి జాతితమే శరగం రక్షాగం సిహంతో భద్రాదభిశ్రేయప్రేయ బృహస్పతి పురగేతా అస్మిత్యాహ బ్రహ్మవే దేవానాం బృహస్పతిస్తమేవాన్వారభతే సగేన కుంసం పారయత్తేన మగన్మదే భగజనం పృథివ్యా ఇత్యాహదే భగజనగ్ఞేన పృథివ్యా ఆగచ్చతి యో యజతే విశ్వే దేవాయజతి ఛందపూర్వగిత్యాహ విశ్వేత్యేతద్దేవా జోషయంతే యద్బ్రాహ్మణా క్షామాభ్యాంగిషాభంతరం జగిత్యాహక్షామాభ్యాగిషాభంతరయోజతే రాజస్పోషణ సమిజామదేమేత్యాహాసినేతామాశాస్తే ఏషతే గాయత్రో భాగ ఇది మే సోమాయబ్రూతాదేషతే త్రైష్టు భోజాగతో భాగ ఇది మే సోమాయబ్రూతాక్షందో మానాకుంసామ్రాజ్యం గచ్చేతి మే సోమాయబ్రూతాద్యో వే సోమకుం రాజా నకుంసామ్రాజ్యం లోకం గమయత్వా క్రీణాదిగచ్చతి స్వానాకుంసామ్రాజ్యం ఛందాగుంసి ఖలు వే సోమస్య సామ్రాజ్యో లోక పురస్తాత్ సోమస్య క్రయా దేవమభిమంత్రయేన సామ్రాజ్యమేవైనం లోకం గమయిత్వా క్రీణాధిగచ్చతి స్నానాగుం సామ్రాజ్యం యో వేతానో నత్రస్య ప్రతిష్టాం వేద ప్రత్యేపతిష్టతి బ్రహ్మవాదినా వదంతి న ప్రాక్ష్యంతి న జుక్వత్యసక్వదానో నత్రం ప్రతిష్టతేతి ప్రజాపదౌ మనసేతి బ్రూయాత్రిరవనిఘ్నే ప్రజాపదో త్వామనసిహోమేతానో న ప్రస్య ప్రతిష్టాయ ఏవం వేద ప్రత్యేపతిష్టతి యో వాభ్యో ప్రతిష్టాం వేద ప్రత్యేపతిష్టతి యతో మన్యేతానభిక్రమ్య హోష్యామే విరత్యష్టన్నాశ్రావయే దేశావాభ్యో ప్రతిష్టాయ ఏవం వేద ప్రత్యేపతిష్టతి యదభిక్రమ్య జుహుయాత్ ప్రతిష్ట తస్మాత్మాన ప్రతిష్టదాహోదవ్యం ప్రతిష్టిత్యేయోర్య స్వం వేద స్వమానేవ భవతి సృగ్వా అస్య స్వం వాయవ్యమస్య పంచమసో స్వం యద్వాయవ్యం వాదమసం వా తస్మాదన్వారభ్యాశ్రావయేత్స్వాదిగాస్మాదన్వారభ్యాశ్రావ్యస్వాదేవైతయో ప్రతిష్టాప్య స్తోత్రముపాకరోప్య ప్రతిష్ఠిత స్వమోభవత్య ప్రతిష్ఠిత స్తోమా ప్రతిష్ఠిత్యుత్న్య ప్రతిష్ఠితో ఇదమానో ప్రతిష్ఠితో ధర్యుర్వాయుం వై సోమస్య ప్రతిష్టాచమసోస్ ప్రతిష్టా సోమస్తోమస్య స్తోమముత్నాగ్రహం వాచమసంబోన్నీయ స్తోత్రముపాకుర్యా ప్రత్యేక సోమగ్రస్థాపయతి ప్రతి స్తోమం ప్రత్యుత్థాని ప్రతీయమానస్తిష్టతి ప్రత్యధ్వర్యో యజ్ఞం వా ఏతత్సంభరం జిగత్సోమగ్రగణ్యే పదయ్యజ్ఞముఖగంహదిర్ధానే ప్రాచే ప్రవర్తయే యత్పరిహితేనాక్షముపాంజాద్యజ్ఞముఖయేవ యజ్ఞమనసంతనాదిప్రాంచమగ్నిం గ్రహరంజుపక్షేమానయంత్యం వనాగం విప్రవర్తయంత్య సవాస్తేతధిష్ణయోధీయతే సోరుధ్యాయతిశయేశ్వరో రుద్రో భూత్వా ప్రజా పశోయమానస్తమయోర్యపశుమాదంచుతరిశ్రవణగంహరేత్రేణం భాగినం కరోతి యజమానో వా ఆహవలీయో యజమానం వాతద్విగర్షంతే యదాహవలీయా పశుశ్రవణగంహరంతి సవేవస్యాన్నర్మంచం వాగుర్యాజమానస్తాత్మత్వాహిపశోరపదానన్నశ్వేతాజస్ ప్రత్యాక్ష ప్రాయశ్చిత్తర్యమిమర్యేణయత్మయేతమాచ్యుగిరంగేమో వృత్తిమేషాంతేజగాచ్యమాచ్ఛంది ప్రజాపతేర్జాయమానా ప్రజాజాతాశ్చయాగిమా తస్మై ప్రతి ప్రవేదయతి విద్వాగం అనుమన్యతాం ఇమం పశుం పశుపతే అద్య బ్రామ్యజ్ఞేషు కృతస్య మధ్యే అనుమన్యస్వసుయజాయుజాముష్టం దేవానామిదమస్తు హవ్యం ప్రజానంత ప్రతిగృహంతి పూర్వే ప్రాణమంగేభ్య పర్యాచరంతం స్వర్గయ్యాధిపతిభర్దేవయానైరోషధేషు ప్రతిష్టా శరీరై పశూనాపదాముదర్నిపదా నిష్క్రీతోయజ్ఞం భాగమేతురాయ స్పోషా యజమానస్ సంతో ఏ బ్యమానమనుబ్యమానా అభ్యేక్షంత మనసా చక్షుషా అగ్నిస్తాగం అగ్రే ప్రమోక్తుదేన ప్రజాపతి ప్రజయా సంవిధాన పశవో విశ్వరూపా విరూపా సంతోపవధేకరూపా వాయుస్తాగం అగ్రే ప్రమోక్తుదేవ ప్రజాపతి ప్రజయా సంవిధాన ప్రపంచమానా భువనస్తరేతో గాతుం ధర్తయజమానాయ దేవా ఉపాసతగం సమానయ్యదస్థాజీవం దేవానామప్యేదుపాస ప్రాణో యజమానస్య పశునా యజ్ఞో దేవేభిః సహ దేవయానః జీవం దేవానామప్యేదుపాసః సత్యాః సంతు యజమానస్య కామాః యత్పశుర్మాయమకృతోరోభావద్భిరాహతే అగ్రమాదస్పాదేన సో విశ్వాంజత్వగంహసః సమిరాద ఉపేతన యజ్ఞం దేవేభిరిన్వితం పశుం ప్రముంజత బంధాజ్ఞపతిం పరి అదిజపాదం ప్రమోత్వేదం నమః పశుభ్య పశుపదే కరోమి అరాతీయం తమధరం కృణోమయం దుష్పస్తస్మిన్ ప్రతిముంచామి పాశం త్వాముతేతేహవ్యవాహగం శతం కర్తారముదయజ్ఞినం చ అగ్నే సదక్షస్తనులి భూత్వా సహవ్యాజాదవేదోజుషస్వ జాతవేదోపయాగచ్చేవాంతగం హిహోత ప్రథమోమభూత ఘతేన త్వంతనువోవర్ధయ స్వస్వాహాగృతగం హరిరదంతు దేవా స్వాహా దేవేభ్యో దేవేభ్య స్వాహా ప్రజాపత్యా పశవస్తాగం రుద్రోధిపతర్యేనాభ్యాముపాకరోభ్యామేదం ప్రతి ప్రోచ్చాలభత ఆత్మనోనాస్కాయద్వాభ్యాముపాకరోజి దివాభ్యజమాన ప్రతిష్ఠ్యా ఉపాగత్య పంచజుహో పశవః పశో నేవాంధే మృత్యదేవాయేషణీయతే యత్పశుస్తయ్యదన్వారభేద ప్రమాయుకో యజమానస్యాన్నానా ప్రాణో యజమానస్య పశునేప్యాహవ్యావృత్తేయత్పశుర్మాయమృతేజుహోషాన్నేతమిదారభుపేతనేప్యాహయథాయజులేమైతద్వపాయాం క్రియమాణాయామగ్నేర్మేధోపక్రామజిత్వాముతేతధిరేహవ్యవాహమిదిభవామభిజుహోత్యగ్నే యజ్ఞముపచరత్యాదేవతాభ్యావిష్టతే పాపీయాన్భవతి యోయథా దేవతన్న దేవతాభ్యావిష్టతే పాపీయాన్భవత్యాగ్నేయక్షాగ్నేర్ధమభిపచేద్వై సంజ్ఞాహవిద్ధానమాగ్నేయాశ్రుచో వాయవ్యయావాయవ్యాగ్నేంద్రియాసతో యథా దేవత మేవ యజ్ఞముపచరతి న దేవతాభ్యావిష్టతే పాపీయాన్భవతి జ్యోతిషా సహ ఇనద్విభాయుమంతరిక్షేణ తే సహ ఇనద్విభాషకం సహ సూర్యేణ తే ఇనద్విశ్రో విపుత సూర్యస్య తే అగ్రదేవత గాయత్రీ ఛందో పాగంశ పాత్రమజితోమో దేవత ద్రష్టుఛందోంతర్యామస్య పాత్రమధీంద్ర దేవత జగదీ ఛంద ఇంద్రవాయు పాత్రమది బృహస్పతిర్దేవత నష్టుఛందో మిత్రావరుణయ పాత్రమస్యశ్వినో దేవత పంక్తిశ్చందోశ్వినో పాత్రమది గౌర్యో దేవత బృహతే ఛంద శుక్రస్య పాత్రమది చంద్రమా దేవత సతో బృహతే ఛందో మన్సిన పాత్రమది విశ్వే దేవా దేవతోష్ణిహ ఛంద ఆగ్రహిణస్య పాత్రమధీంద్రో దేవత చతుఛంద ముత్సాన పాత్రమది పృథివీ దేవత విరాఛందో ధ్రువస్య పాత్రమతి ఇష్టర్గోమాభ్యర్యజమానస్యేష్టర్గ ఖలు వే పూర్వోష్ణు క్షీయత ఆధన్యాహితస్భిజస్ పురా ప్రాదరుణు భాగాద్భుజాత్మనగేవర్య పురస్తాక్షర్మ నక్ష్యేనాం వేషాయ త్వపవేషాయ త్వాగాయత్రియా ప్రత్యుభోజగత్యా అభిభూత్యై స్వాహ ప్రాణా పానౌ మృత్యోర్మా పాదం ప్రాణపానౌ మావాహాదిష్టం దేవతాసుమానే ప్రాణపానయోర్వ్యాయచ్ఛందే సమర్చదేహం వేషాయ త్వపవేషాయత్యాహ ఛందాగం సమేధం వేష ఉపవేషందోభిరేవాందాగం జగంతే ప్రతిపంత్యాజ్యాని భవంత్యభిజిత్యై మరుత్పదే ప్రతిపదో విజిత్యా హే బృహత్ర సంతరే భవత ఇయం వావర సంతరమతో బృహదాభ్యామేవైన మంతరే సద్యవరసంతరక్షో బృహదద్యాశ్వాదేవైన మంతరేతి భూతం వావరసంతరం భవిష్యత్ బృహద్భూతాచ్చైవైనం భవిష్యదశ్చాంతరేతి పరిమితం వావరసంతరమపరిమితం బృహత్పరిమితాక్షైవైనమపరిమితాంతరేతి స్వామి ప్రజమదగ్నిష్టేనాత్మేతాగుంసేతజ్జమదగ్నిహవ్యమపశ్యత్తేనవైరవృష్టేంద్రియం వేద్యమవృందయద్విహవ్యగుంశ్చతేంద్రియమేవేర్యమానోయాగం సోయగ్రదవృంగోమ పరస్థాక్ష్యాం గుర్వేదయ్యుక్షరాత్రం గుర్వేదయ్ఞతుభిరేవాస్తేవతృంగేవీయాన్భవతి నిద్రాభ్యా భస్వదాయం మే దర్పయత ప్రాణం మే దర్పయత బాణం మే దర్పయత వ్యానం మే దర్పయత క్షుర్మే దర్పయత శ్రోత్రం మే దర్పయత మనో మే దర్పయత వాచం మే దర్పయత ఆత్మానం మే దర్పయత అంగాని మే దర్పయత ప్రజాం మే దర్పయత పశూన్ మే దర్పయత గృహాన్ మే దర్పయత గణాన్ మే దర్పయత సర్వగణం మా దర్పయత దర్పయత మా గణా మే మా విదృషన్నోషసగోవై సోమస్తమిషోమిష ఖలు వైరాగ్య ప్రజాగోరేశ్వర ఐంద్ర స్వామో వే వృధం భవ మనసా సుజాతృత ప్రజాతా భగయద్వశ్యామ ఇంద్రేణ దేవేరుధస్తం విధానామన్యంతాగుంసవనాయోమనేవతాయోమస్భిమాణస్య ప్రథమోగుంసస్కందరింద్రియం వేర్యం ప్రజా పశోమాయ ేణేంద్రియం మే వీర్యం మా నిర్వధేరిత్యాశితమేవైతామాశాప్తయింద్రియస్య వీర్యస్య ప్రజాయే పశో నామ నిర్ఘాతాయ ద్రక్షశ్చ స్కంద పృథివే మనోద్యామిమంజయో నిమనవ్యస్త పూర్వః తృతీయమియో నిమను సంచరందం దక్షం జహామ్యను సప్తహోత్రాః ర్పయతి మనుష్యాన్మనుష్యైషేన దేవేషస్ భవతి మనుష్యైషసే మనుష్యేషాన్ ప్రాచీనమాగ్రహాగ్రంథేయాగస్థానుపద్భిమతో దేవేషసేనార్పయతి మనుష్యాన్ మనుష్యైషేన దేవేషస్ భవతి మనుష్యై ప్రజ్ఞాదస్తవనేపాస్మాన్ వైష్మానవీనా విశ్వజంభో పాపద్రవిరంగస్తాయుస్తాభక్ష్యామ విశ్వేదేవా మరుతమింద్రో అస్మానస్మిన్ వితీయేతమనేన శక్యః ఆయుష్మంత ప్రియమేషాం వదంతో వయం దేవానాగుం సుమతో స్యామ ేనామృతేనేతమసమేయంతేషోధన్వనా సువరాధారాష్టిన్నో అభిరవీయోనయంతో ఆయుధనవతేర్వా అన్యాహుదయో భూయంతేనాయుధనా అన్యాయాధారవతేస్తా ఆయుధనవతేర్యా సౌమ్యాస్తానాయనాయమపాదాయాధారమాధారేద్వరయజ్ఞోయమస్పదే భావోషేభ్య పశవే నోచనాయ విశ్వస్మై భూతాయాధ్వరోగిన్వస్తృతమద్దేవ సోమేది సౌమ్యాయేవదాహుదీరాయతనవదే కరోయతనవాన్భవేరం వేదాధోద్యావా ఉపజీవనీయేవీయోగోజగం సుమీర్యగం సంవత్సరేయాయ స్వస్తిం మనఃపుత్రేభ్యోదాయం వ్యభయత్సనాభానే పృక్షం బ్రహ్మచర్యం వసంతం నిరభయత్సాగచ్చత్సాభాగజిన్రవిత్యేదం గిరసిమే సత్రమాసేతేషు వర్గం లోకం న ప్రజానంతి చేయదం బ్రాహ్మణం రోహితేషు వర్గం లోకయ్యం తోయేషాం పశవస్తాయుస్తేభ్యోత్తేషువర్గంకయ్యంతోయేషాం పశవాసంతారస్మాదృష్టం పశుభిష్టవంతయ్యజ్ఞవాస్తో రుద్రాగచ్చేన్మ ఇమే పశవైత్య దుర్వేవ్యమిమాలిత్యబ్రవేన్నవేదశ్చేషదైత్యబ్రవేద్యజ్ఞవాస్తో హీయతేమేదస్మాద్యజ్ఞవాస్తున్నాభిమగ్ఞస్మాహేతం వంశిన ేతమేవం విద్వా మన్సిరస్తగ్రావం జుహో దినద్ర రుద్ర పశోనభిమన్యతే.